గమ్యము రెండవది మానవ జన్మ అనుకోని సంఘటన కాదు. దానికి ఒక పరమార్థం ఉంది. మానవ జన్మ ఒక లక్ష్యం సాధించడానికి ఎత్తబడినది. జీవితంలో మనం కోరుకున్నట్టుగా ప్రతిదీ జరగదు. అందుచేత ఓపిక, పట్టుదల రెండు సుగుణాలను సమంగా అలవర్చుకొని పెంపొందించుకుంటే అవి ఆయనను తన గమ్యం చేయడానికి దారి చూపుతాయి. దేవుణ్ణి ముఖాముఖి కలియడం, తరువాత ప్రపంచంలో దేనివల్ల చలించకుండా నివసించగలడం మన లక్ష్యం. ఈ లక్ష్య సిద్ధికి కావలసిన అన్ని వనరులు సాధనాలతో ప్రతి మానవుడు జన్మించాడు. ఈ వనరులను సమర్థంగా చాకచక్యంగా ఎలా వాడుకోవాలో మానవుడు తెలుసుకోవాలి. ఏది చేయాలో ఏది చేయకూడదు నిర్ణయించుకునే అత్యుత్తమ పనికరం ఆలోచన శక్తి. ఆలోచన శక్తి ద్వారా మానవుడు జీవిత పరమావధి ఏమిటో తెలుసుకోవడం, అది ఎలా సాధించాలో దాన్ని సాధించే మార్గం ఏమిటో కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆఖరికి ఎక్కడికి వెళ్తాడు అని ఆయన తలపోస్తాడు. జీవిత మర్మాలన్నీ ఆయన విప్పే వరకు ఆయనను ఆలోచన శక్తి విశ్రమించనివ్వదు. ఆలోచన అంటే ఏమిటి? అది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఆఖరికు మన యథార్థ స్వరూపం ఏమిటి అన్న ఉన్నతోన్నత మర్మము ముసుగు తొలగించాలని మానవుడు కోరుకుంటాడు. జీవన ప్రవాహం తన మార్గాన్ని మార్చుకోవచ్చును. జీవన ప్రభావం తన మార్గాన్ని మార్చుకోవచ్చును. అది ఒక స్థితి నుండి మరొక స్థితికి మారవచ్చు. అది విషమేమవచ్చు, విషమవ్వకపోవచ్చు, కానీ అది ఎప్పుడు ఆగదు. ఆ ప్రభావం అలాగే సాగుతూ నిర్మల పరమ చైతన్యమనే సముద్రంలో ఒకటి అయిపోతుంది. అంతులేని జీవిత ప్రవాహంలో తెలియాడుతూ మానవుడు ఎన్నెన్నో జీవిత స్థితులు కూడా పయనిస్తాడు. లెక్కలేనని జనన మరణాల అనుభవాలు, వాటి పరిణామాలతో జీవిత ప్రవాహం నిండి ఉంటుంది. జనన మరణాలు అంతులేని ఘటనా చక్రంగా కనిపిస్తుంది. ఇంద్రియ పరిజ్ఞానం ఇంద్రియ గ్రహణశక్తి కన్నా విచక్షణ, సంకల్పబలం, దైవ ప్రేరణ శాస్త్రమైనని అంగీకరించడం, అటువంటి ఘటనా చక్రం నుంచి పైకి రావడానికి ఉన్న ఒకే ఒక మార్గం సంకుచిత బుద్ధిని మార్చుకొని జీవితానికి ఉన్నత దృక్పథాన్ని చూడడం మొదలుపెట్టాలి. మెదమెదగా ఈ ఘటనా చక్రాన్ని క్రమబద్ధంగా విడదీయాలి. మొదట ప్రపంచంలోని అశాశ్వత వస్తువుల ప్రవృత్తిని, వాటి వల్ల కలిగే తృప్తిని తెలుసుకోవాలి. మనకు అందుబాటులో లేనంతకాలం ఇంద్రియ గ్రహణానికి ఇచ్చే వస్తువు ఆనందానికి ఒక మూలం. అది సాధించగానే మనసు ఇంద్రియాల అశుద్ధిని చెంది ఇతర వస్తువుల కోసం వెతకడం మొదలు పెడతాయి. ప్రాపంచిక వస్తువులు మనస్సు ఇంద్రియాల యొక్క ప్రవృత్తుల గురించి పరిజ్ఞానం సాధకుని దృష్టికోదాన్ని మార్చుకోవడంలో సహాయపడతాయి. హృదయంలో వైరాగ్య భావన మొదలవబడుతుంది. వైరాగ్యంతో వచ్చిన విజ్ఞానం మానవ జీవితంలో మార్పు రావడానికి, శాశ్వత శాంతి ఆనందాలు పొందే మార్గాన్ని వెతుక్కోవడానికి ఉత్తేజం కలుగజేస్తుంది. ఆధ్యాత్మిక చింతన తుచ్చమైన కోరికలను, బంధాలను తినివేస్తుంది. విచక్షణ శక్తి ప్రబలమవుతుంది. మానవుడు తన కర్మలను సంపూర్ణ విచక్షణతో చేస్తాడు. తన వాక్కు, ఆలోచన, కర్మలను పరిశుద్ధం చేసుకుంటాడు. ఆ పరిశుద్ధత ఫలితంగా ఆయన ఒకరోజు పైనుండి వచ్చిన దైవకాంతిని అందుకుంటాడు.